65 కలకు మెలకువకు పోలిక ఉందా? ఈ సాపేక్షకత్వాన్ని ఆధారం చేసుకునే మేము ఈ ప్రపంచాన్నంతా స్వప్నతుల్యమని చెప్పుతూ ఉంటాం. కానీ మరికొందరు వాదశీలురు ఈ ప్రపంచమంతా స్వప్నతుల్యం అని మీరు అంటారు గదా, దాన్ని బట్టి జగత్తంతా అసత్యమే అంటారు గదా, దీన్ని బట్టి బ్రహ్మ సత్యమని నిర్ణయం చేస్తూ ఉంటారు గదా. అసలు స్వప్న ప్రపంచానికి జాగ్రత్ ప్రపంచానికి పోలిక ఎలా కుదురుతుంది అని ప్రశ్నిస్తూ ఉంటారు. దీని గురించి నీకు కొంత వివరిస్తాను. స్వప్నం అబద్ధమని ప్రతివాడు అంటున్నాడు, పండితుడు అంటున్నాడు, పామరుడు అంటున్నాడు. ఎందుకో అంటున్నాడు, స్వప్నంలో కనిపించిన వస్తువులన్నీ స్వప్నానికి ముందరా లేవు, తరువాతా లేవు, ఉన్నట్టుండి వచ్చాయి, ఉన్నట్టుండి పోయాయి. అందువల్ల అవి స్వప్నవస్తువులు, అసత్యాలు అని వాడు చెబుతున్నాడు. దీన్ని బట్టి ఏం తేలుతోందంటే, ఏ వస్తువులైతే వెనుక ముందు కాలాల్లో లేకుండా ఉన్నట్టుండి వచ్చి ఉన్నట్టుండి పోతాయో అలాంటి వస్తువులు అసత్య వస్తువులు అని వాడు నిర్వచనం చేస్తున్నాడు. అలా నిర్వచనం చేసి దాన్ని బట్టి స్వప్నవస్తువులు అసత్య వస్తువులని చెబుతున్నాడు. ఇక్కడ మరొక విషయం కూడా ఉంది. ఒక గారడివాడు వచ్చి మన ఇంట్లో బండరాళ్ల మీద మామిడి టెంక విసిరేశాడు. మనం చూస్తుండంగానే ఆ టెంకలోంచి మొక్క ములిచింది. ఇదేమిట్రా అనుకునే లోపలే ఆ మొక్క చెట్టే కాయలు కాచింది. అవన్నీ చెట్టుమీదే పండిపోయాయి. గారడివాడు ముక్కలు కోసి మనందరికీ పెట్టాడు. ముక్కలు తీయగా ఉన్నాయి, అయినా సరే ఆ ముక్కలు తిన్న పెద్దవాళ్లంతా ఇదంతా మాయా అనేశారు. ఈ చెట్టు అబద్ధమే, ఈ పండ్లు అబద్ధమే, ఈ ముక్కలు అబద్ధమే అనేశారు. ఆ గారడివాడికి కోపం వచ్చింది. వాడు వెంటనే పెరట్లోకి వెళ్లి అక్కడ మామిడి చెట్టుమీద వేళ్లాడుతున్న పండొకటి కోసి అందరికీ ముక్కలు పెట్టాడు. అందరూ తిన్నాక ఇవి కూడా అబద్ధమేనా అని అడిగాడు. పెద్దలంతా ఇవి మా చెట్టు కాయ ముక్కలు, ఇవి నిజమైన ముక్కలు, నీ ముక్కలు మాయ ముక్కలు అన్నారు. అదేమిటండి, అవి మీ దొడ్లో ముక్కలు, ఇవి మీ ఇంటి ముందు చెట్టుమీది నుంచి వచ్చినవే, వీటిలో ఒకటి సత్యమని మరొకటి అసత్యమని చెబుతున్నారు, ఇదేం న్యాయమండి అన్నాడు గారడీవాడు. అప్పుడు పెద్దవాళ్లన్నారు గదా, అది కాదయ్యా, మా పెరట్లో చెట్టు మా తాతగారు నాటింది, క్రమంగా పెరిగి పెద్దదైంది, ఇప్పుడు కాయలు కాస్తోంది, నువ్వేమో బండరాతి మీద టెంక ప్రెస్తివాయే, రాతిమీద విత్తనాలు వేస్తే మొక్క మొలవటం ఎక్కడైనా కద్దా, ఒకవేళ మొలచినా చూస్తుండగానే మానేపోతుందా, నీ చెట్టు అలా అయింది కనుక నీ చెట్టు నీ కాయలు అన్నీ అబద్ధాలే. మరి నా చెట్టు కాచిన పండు ముక్కలు మీరు తిన్నారు గదండి, తీయగా ఉన్నాయన్నారు గదండి, తినిగూడా అబద్ధం అంటారేమిటి అని గారడీవాడు గద్దించాడు. పెద్దలు ఏమీ భయపడలేదు. చూడయ్యా, మేము తిన్నా సరే నీ చెట్టు నిమిషాల్లో కాచిన చెట్టు అబద్ధంగాక నిజమవుతుందా అన్నారు పెద్దలు. పై మామిడి చెట్టు కథ వల్ల మనకు తెలిసిందేమంటే, ఏదైనా ఒక వస్తువు జన్మించిందంటే దానికి వెనకాల సరైన కారణ సామగ్రి ఉండాలి. ఆ కారణ సామగ్రిలోంచి ఈ వస్తువు పుట్టేందుకు తగిన చోటుండాలి, తగినంత కాల వ్యవధానం కూడా ఉండాలి. అలా ఉండి ఏదైనా వస్తువు జన్మిస్తే అప్పుడా వస్తువును సత్య వస్తువు అంటారు. ఏ కారణమూ లేకుండానే వస్తువు పుడితే, ఒకవేళ కారణం ఉన్నా సరైన చోటు సరైన ఆయసర్ 86 కాలము లేకుండా ఒక వస్తువు పుడితే ఆ వస్తువు కనిపించినా సరే అబద్ధమంటారు. ఇది లోకంలో అందరూ అనే పరిభాష. ఈ మాటల్నే కొంచెం శాస్త్రీయపు మాటల్లో చెప్పుకోవాలంటే, దేశకాల హేతువులు అపపన్నంగా ఉంటే వాటివల్ల జన్మించిన కార్యం సత్యం అవుతుంది. దేశకాల హేతువులు అసంగతంగా ఉంటే అప్పుడు ఒక కార్యం పుట్టినట్టు కనిపించినా అది అసత్యమే అవుతుంది. ఈ నిర్వచనాన్ని పట్టుకుని స్వప్నాన్ని పరిశీలించండి. స్వప్నంలో కొండలు, నదులు, ఏనుగులు కనిపించాయి. ఈ వస్తువులన్నీ ఎక్కడ్నుంచి వచ్చాయి? వీటికి వెనకాల కారణ సామగ్రి ఏది? ఒకవేళ కారణ సామగ్రి ఉందనుకున్నా, ఇలా కను మూసి నిద్రపోయే లోపల వీటిని ఎవడు తయారు చేశాడు, ఎలా తయారు చేశాడు? ఈ ప్రశ్నలకు సమాధానాల్లేవు. ఈ విధంగా చూసినప్పుడు స్వప్నంలో కనిపించే వస్తువులకు సరైన కారణ సామగ్రి లేదు కనుక ఆ వస్తువులు తయారయ్యేందుకు కావలసిన దేశము కాలము అక్కడ లేవు కనుక దేశకాల హేతువులు అనుపపన్నంగా ఉండగా ఆ వస్తువులు జన్మించాయి కనుక స్వప్నంలో కనిపించినా సరే ఆ వస్తువులు అసత్యమే అని లోకల్లో ప్రతివాడు అంటున్నాడు. కాగా స్వప్న పదార్థాలు అసత్యాలు అనటానికి రెండు కారణాలు తేలాయి. ఏమిటంటే వెనుక ముందు లేకుండా అవి ఉన్నట్టుండి పుట్టి ఉన్నట్టుండి పోతున్నాయి. ఇది ఒక కారణం. దేశకాల హేతువులు అనుకూలంగా లేకుండానే స్వప్న వస్తువులు జన్మిస్తున్నాయి. ఇది రెండవ కారణం. ఒప్పుకున్నామండి, ఆ రెండు కారణాలను ఒప్పుకున్నాం. అయితే ఈ జాగ్రత్త ప్రపంచం అనగా మెలకువలో ఉండగా మనం చూసే ప్రపంచం మీరు చెప్పిన పై రెండు కారణాలను బట్టి సత్యమవుతోందా అసత్యమవుతోందా కొంచెం ఆలోచన చెయ్యండి. ఈ జాగ్రత్త ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ పంచభూతమయంగా ఉన్నాయి. కాని ఆ పంచభూతాలు ఎక్కడుంచి వచ్చాయి? దీనికి సమాధానం మనకు తెలియదు. ఈ ప్రపంచ వస్తువులకు కారణభూతాలైనటువంటి పంచభూతాల గురించి మనకు ఎంతో కొంత తెలిసినా వాటికి కారణభూత వస్తువులేమిటో మనకు తెలియదు కనుక ఈ పంచభూతాలు అసత్య పదార్థాలేనని చెప్పాలి. అవి అసత్యాలైతే వాటి వల్ల తయారయ్యే ప్రాపంచిక పదార్థాలన్నీ కూడా అసత్యాలేనని చెప్పాలి. పై నిర్వచనాన్ని అంగీకరించాం గనుక, అంగీకరించి దాన్ని స్వప్న పదార్థాలకి అన్వయం చేశాం గనుక, మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ నిర్ణయాన్ని కూడా అంగీకరించవలసిందే. ఈ విధంగా మొదటి కారణాన్ని బట్టి ఈ జాగ్రత్ ప్రపంచం స్వప్నంతో సమానమని తేలింది. ఇక రెండవ కారణాన్ని తీసుకుందాం. దేశకాల హేతువులు అనుకూలంగా ఉండి తద్వారా వస్తుత్పత్తి జరిగితేనే ఆ వస్తువు సత్యమని చెప్పాలని ఈ రెండవ కారణం శాసిస్తోంది. వీటిలో పంచభూతాల వెనకాల కారణం తెలియదని చెప్పుకున్నాం కనుక హేతువు అసంగతమైపోయింది. దేశకాలాల విషయంలో కూడా ఒక మామిడి చెట్టు పదేళ్లు పెరిగితే అది సత్యమని, నిమిషాల్లో పుట్టి పెరిగిపోతే అది అసత్యమని మనం చేసుకున్న వ్యవస్థ మన ఊహ వల్ల జన్మించినదే తప్ప దానికి నికరమైన రూలంటూ లేదు. ఒక్కో మేధావి చెట్టుకి అంట్లు తొక్కి 2-3 నెలల్లోనే కొత్త మొక్కకు కాయలు కాయిస్తున్నాడు. అయినా దానిని మనం అసత్యమనటం లేదు. కనుక ఒక చెట్టు పెరగటానికి 5 సంవత్సరాలు కావాలని కాని 5 నెలలు కావాలని గాని మనం వ్యవస్థ చెయ్యలేము. చెయ్యలేనప్పుడు 5 సెకండ్లలో చెట్టు పుట్టరాదని వ్యవస్థ ISR 87. మనం ఎలా చెయ్యగలం? అలాగే చెట్టు పెరిగే దేశాన్ని గురించి కూడా వ్యవస్థ చేయలేం. గనుక దేశ కాలాల యొక్క ఔచిత్యాన్ని గురించి స్పష్టమైన నిర్వచనం చెప్పడం సాధ్యం కాదు. కనుక ఈ ప్రపంచంలో కనిపిస్తున్న వస్తువులన్నీ కూడా దేశకాల విరుద్ధములే అని చెప్పక తప్పదు. ఈ విధంగా చూసినప్పుడు రెండవ కారణం వల్ల కూడా జాగ్రత్త వస్తువులు స్వప్న సమానాలే అని చెప్పక తప్పదు. స్వప్న వస్తువులు ఉన్నట్టుండి వస్తాయి, ఉన్నట్టుండి పోతాయి అని చెప్పుకున్నాం. నిష్పక్షపాతంగా పరిశీలించి చూస్తే ఈ ప్రాపంచిక విషయాలు కూడా అలాంటివే. నిద్ర పట్టేసరికి ఇంత బ్రహ్మాండమైన ప్రపంచం మాయమైపోతోంది. మర్నాడు కళ్ళు తెరిచేసరికి సరిగా నిన్న ఉన్న ప్రపంచమే ఇవాళ కనిపించదు. నిన్న రాత్రి నిద్ర బట్టే ముందు మన చుట్టూ ఉన్న చెట్ల మీద మొగ్గలున్నాయి. తెల్లారేసరికి మనం చూస్తున్న ప్రపంచంలో చెట్ల నిండా పూలు ఉన్నాయి. దీనికి దానికి ఉన్న భేదం స్వల్పమే కనుక మనం ఆ భేదాన్ని త్వరగా గుర్తుపట్టలేకపోతున్నాం. మనం నిద్రపోతున్న సమయంలో ఈ ప్రపంచం ఏటుపోతుందో మనకు తెలియదు. కనుక ఈ ప్రపంచం కూడా మనం నిద్రపోగానే ఉన్నట్టుండి పోతుంది, మనం నిద్రలేవగానే ఉన్నట్టుండి వస్తుంది. కాగా ఉన్నట్టుండి రావటం, ఉన్నట్టుండి పోవటం అనేవి స్వప్న ప్రపంచానికి, జాగ్రత్త ప్రపంచానికి కూడా సమానమే. రామ, ఈ విధంగా స్వప్న ప్రపంచానికి, జాగ్రత్త ప్రపంచానికి పోలిక ఉందని మేము బాగా గ్రహించాం. కనుక ఈ పోలికలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త ప్రపంచం స్వప్న ప్రపంచం వంటిదే అని మేము అంటున్నాం. అందుకే మేమిలా అంటున్నాం, అవస్తు పూర్వాపరయోహ వర్తమానే విచారితం. యథా జాగ్రత్ తథా స్వప్నః సిద్ధమాబాలమాగతం. ము వ్య ప్రడోట్స 18 స్లో 58.